నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను? దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయుకుడి. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కొరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచూ అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకునుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తలమీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. ఏ స్త్రీ తలమీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. ఏలయనగా అది ఆమెకు చౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను. కత్తిరించుకునుటయినను చౌరము చేయించుకునుటయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తలమీద ముసుగు వేసుకొనకూడదు. గాని స్త్రీ పురుషుని మహిమయ్యున్నది. ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనేగాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకేగాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. కాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి. మీలో మీరే యోచించుకునుడి, స్త్రీ ముసుగులేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచునుగదా? స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలను. మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడివచ్చుట ఎక్కువ కీడుకేగాని